అల్లబిలాలు పుస్తకం 6వ భాగం. తారలన్నిటి ద్రవ్యరాశులు మన సూర్యుడి ద్రవ్యరాశికి 1.4 రెట్ల కన్నా మొదట్లోనే తక్కువ అయితే సమస్య లేదు. తారలన్నీ ఎప్పటికో అప్పటికి మన సూర్యుడిలాగే తెల్ల మరుగుజ్జు తారలు అవుతాయి. కానీ చిక్కేమిటంటే, కొన్ని తారల ద్రవ్యరాశి అంతకన్నా ఎక్కువ ఉంటుంది. ఆకాశంలో కనిపించే తారలలో 2.5% తారల ద్రవ్యరాశి సూర్యుడి ద్రవ్యరాశికి 1.4 రెట్ల కన్నా ఎక్కువే. 2.5% అంటే పెద్ద సంఖ్యలా కనిపించకపోవచ్చు, కానీ మొత్తం తారల సంఖ్య చాలా ఎక్కువ. కనుక అందులో 2.5% అంటే పెద్ద సంఖ్యే అవుతుంది. విశ్వంలోని తారలు గెలాక్సీలు అనబడే తారా సమూహాలుగా పోగై ఉంటాయి. మన స్వంత గెలాక్సీలోనే 120 బిలియన్ల తారలు ఉంటాయి. అంటే మన స్వంత గెలాక్సీలోనే చంద్రశేఖర్ పరిమితిని మించి 3 బిలియన్ల తారలు ఉన్నాయన్నమాట. ఇంకా కొన్ని అయితే సూర్యుడి కన్నా 60-70 రెట్లు ఎక్కువ భారం కలవి. మరి వాటికి ఏం జరుగుతుంది? భారీ తారల్ని అధ్యయనం చేసిన ఖగోళ శాస్త్రవేత్తలు తార బరువు పెరుగుతున్న కొలది దాని జీవితం మరింత అల్పంగాను ఉధృతంగాను ఉంటుందని కనుక్కున్నారు. తార భారం పెరుగుతున్న కొలది గురుత్వం దానిని మరింత బలంగా కుంచింపజేస్తుంది. తార నిపాతనాన్ని ఆపాలంటే అది మరీ వేడిగా ఉండాలి. తార ఎంత వేడిగా ఉంటే అందులోని హైడ్రోజన్ ఇంధనం అంత త్వరగా హరించుకుపోతుంది. కనుక చిన్న తారల కన్నా భారీ తారల జీవితకాలం తక్కువగా ఉంటుంది. సూర్యుడంత బరువైన తారకి దాని హైడ్రోజన్ ఇంధనం అంతా హరింపజేసుకోవాలంటే 10 బిలియన్ల ఏళ్ళు పడుతుంది. కానీ సూర్యుడి కన్నా 3 రెట్లు భారీ తారల ఇంధనాన్ని అయిపోగొట్టడానికి 500 మిలియన్ల ఏళ్ళే పడుతుంది. పైగా తార నిపాతనం వేగంగా జరిగితే అది విస్ఫోటంగా మారుతుంది. బరువు ఎంత ఎక్కువైతే విస్ఫోటం కూడా అంత పెద్దది అవుతుంది. తార విస్ఫోటం చెందినప్పుడు అది దాని బాహ్య పొరలలో ఉండే హైడ్రోజన్ ఇంధనాన్ని పూర్తిగా వాడేస్తుంది. ఇది జరిగినప్పుడు ఆ తార మామూలు కన్నా 100 బిలియన్ల రెట్టు హెచ్చుకాంతితో ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశం కొన్ని వారాల పాటు అలా ఉంటుంది. కొన్నిసార్లు కాంతి విహీనమైన తార కూడా టెలిస్కోప్తో తప్ప కంటికి కనిపించినంత బలహీనమైన కాంతి గల తార కూడా ఆ సమయంలో కంటికి కనిపించేటంత ప్రకాశవంతం అవుతుంది. టెలిస్కోప్ ఆవిష్కరణకి పూర్వం ఉండే ఖగోళ శాస్త్రవేత్తలకి ఆకాశంలో ఓ కొత్త తార ఉద్భవించినట్లు తోచేది. అలాంటి తారలని నోవా అనేవారు. నోవా అంటే లాటిన్లో నవ్య అని అర్థం. కొన్ని నోవాలు మరీ అంత ప్రకాశవంతం కావు. ఇతర తారల నుండి తారా పదార్థం వీటి మీద పడడం వలన ఇవి మెరుస్తాయి. అలా కాకుండా భారీ తారలలో జరిగే విస్ఫోటాల వల్ల చాలా ఎక్కువ ప్రకాశం పుడుతుంది. అలాంటి తారల్ని ప్రత్యేకించి సూపర్ నోవాలు అంటారు. చంద్రశేఖర్ పరిమితి వలన వచ్చే సమస్యకి ఇది పరిష్కారంలా ఉంది. సూపర్ నోవాగా మారిన తార మీద జరిగే విస్ఫోటం వలన బోలెడంత పదార్థం తార నుండి వ్యోమంలోకి ఎగజిమ్మబడుతుంది. తారలో ఓ చిన్న భాగం మాత్రమే మిగిలి కుదురుగా ఉంటుంది. బహుశా ఓ భారీ తార పేలినప్పుడు అందులోంచి ఎంత పదార్థం పోతుందంటే ఆ మిగిలిన తార యొక్క ద్రవ్యరాశి ఎప్పుడూ చంద్రశేఖర్ పరిమితి కన్నా తక్కువే ఉంటుందేమో. అదే నిజమైతే తారలు ఎంత భారీవైనా చిట్ట చివరికి బరువు మరీ అంత ఎక్కువ కానీ తెల్ల మరుగుజ్జు తారలుగా మారాల్సిందేనేమో.